ఆకాశము అంటే అయ్యప్ప నీ కొండ, నేనెంత ఎక్కాలా నీకెంత ముక్కాలా. ఆకాశము అంటే అయ్యప్ప నీ కొండ, నేనెంత ఎక్కాలా నీకెంత ముక్కాలా. కుంటి కాలి కుంటి వాడి అయ్యప్ప, కంట గూడు స్వామి నీవు అయ్యప్ప, కంటగూడు స్వామి నీవు అయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప యాడున్నా వయ్య తండ్రి అయ్యప్ప, నాకు కనిపించగలవే నీ అయ్యప్ప. శబరిలో నీ జ్యోతి చూడగా మనసాయే, నిన్నే చేరిగా నడకే బరువాయే. శబరిలో నీ జ్యోతి చూడగా మనసాయే, నిన్నే చేరిగా నడకే బరువాయే. కనికరించి కానరావా అయ్యప్ప, దయతోటి గరిజేచి ఓ అయ్యప్ప. కనికరించి కానరావా అయ్యప్ప, దయతోటి గరిజేచి ఓ అయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప ఐదు కుండల నడుమ అయ్యప్ప, ఊయాడున్నావయ్య తండ్రి అయ్యప్ప. ఇరుముడి మూయలేని అవికి వాడినయ, తిరుగన్నం తేని పేదల విత్తనయ. కుండె నిండ భక్తి తప్ప అయ్యప్ప, నీవేమడిగిన యువలేను అయ్యప్ప. కుండె నిండ భక్తి తప్ప అయ్యప్ప, నీవేమడిగిన యువలేను అయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప ఐదు కుండల నడుమ అయ్యప్ప, ఆడున్నావయ్య తండ్రి అయ్యప్ప. లేకుంటే ఈ జగమే లేదు, నీ కృప లేనిదే మా బ్రతుకే లేదు. అయ్యప్ప నీ దయ లేకుంటే ఈ జగమే లేదు, నీ కృప లేనిదే మా బ్రతుకే లేదు. కంటికి పోలే మమ్ము అయ్యప్ప, మా చేతి దేవుడవే నీవప్ప. కంటికిరే పోలే మమ్ము అయ్యప్ప, నా చేతి దేవుడవే నీవప్ప.